మయి గృహ్ణామి గృహ్ణామి మయి మయి గృహ్ణామ్యగ్రే అగ్రే గృహ్ణామి మయి మయి గృహ్ణామ్యగ్రే గృహ్ణామ్యగ్రే అగ్రే గృహ్ణామి గృహ్ణామ్యగ్రే అగ్నిమగ్నిమగ్రే గృహ్ణామి గృహ్ణామ్యగ్రే అగ్నిం అగ్రే అగ్నిమగ్నిమగ్రేగ్రే అగ్నిగోరాయో రాయోగ్నిమగ్రేగ్రే అగ్నిగోరాయ అగ్నిగోరాయో రాయోగ్నిమగ్నిగోరాయ స్పోషాయ పోషాయ రాయోగ్నిమగ్నిగోరాయ స్పోషాయ రాయ స్పోషాయ పోషాయ రాయో రాయ స్పోషాయ సుప్రజాస్థాయ సుప్రజాస్థాయ పోషాయ రాయో రాయ స్పోషాయ సుప్రజాస్థాయ పోషాయ సుప్రజాస్థాయ సుప్రజాస్థాయ పోషాయ పోషాయ సుప్రజాస్థాయ సువీర్యాయ సువీర్యాయ సుప్రజాస్థాయ పోషాయ పోషాయ సుప్రజాస్థాయ సువీర్యాయ సుప్రజాస్థాయ సువీర్యాయ సువీర్యాయ సుప్రజాస్థాయ సుప్రజాస్థాయ సువీర్యాయ సుప్రజాస్థాయేతి సుప్రజాస్థాయ సువీర్యాయేతి సువీర్యాయ మయ ప్రజా ప్రజామయమయ ప్రజామయమయ ప్రజామయమయ ప్రజామయి ప్రజామయమయ ప్రజా ప్రజామయవచ్చోవచ్చోమయ ప్రజా ప్రజామయవచ్చ ప్రజామిద ప్రజామయవచ్చోవచ్చోమయమయవచ్చో దామి దామి వచ్చోమయమయవచ్చో దామి వచ్చో దామి దామి వచ్చో వచ్చో దామ్యరిష్ట అరిష్టా దామి వచ్చో వచ్చో దామ్యరిష్టాః దధామ్యరిష్టా అరిష్టా దధామి దధామ్యరిష్టా శ్యామ శ్యామరిష్టా దధామి దధామ్యరిష్టా శ్యామ అరిష్టా శ్యామ శ్యామరిష్టా అరిష్టా శ్యామ ధనువా ధనువా శ్యామరిష్టా అరిష్టా శ్యామ ధనువా శ్యామ ధనువా ధనువా శ్యామ శ్యామ ధనువా సువీరా సువీరా ధనువా శ్యామ శ్యామ ధనువా సువీరా తరువా సువీరా సువీరా తరువా తరువా సువీరా సువీరా ఇది సువీరా యో నో నో యో యో నో అగ్నిరగ్నిర్నో యో యో నో అగ్ని నో అగ్నిరగ్నిర్నో నో అగ్ని ప్రితర పితరోగ్నిర్నో నో అగ్నిపితర అగ్నిపితర పితరోగ్నిరగ్నిపితరో హృత్సు హృత్సు పితరోగ్నిరగ్నిపితరో హృత్సు పితరో హృత్స హృత్స పితర పితరో హృత్సంతరంతర హృత్స పితర పితరో హృత్సంద హృత్సంతరంతర హృత్స హృత్సంతర మర్త్యో మర్త్యోంతర హృత్స హృత్సంతర మర్త్య హృత్స్వితి హృదోసు అంతర మర్త్యో మర్త్యోంతరంతర మర్త్యో మర్త్యాన్ మర్త్యాగు అమర్త్యోంతరంతర మర్త్యో మర్త్యాను అమర్త్యో మర్త్యాన్ మర్త్యాగు అమర్త్యో మర్త్యో మర్త్యాగు ఆ వివేశ వివేశ మర్త్యాగు అమర్త్యో మర్త్యో మర్త్యాగు ఆ వివేశ మర్త్యాగు ఆ వివేశ వివేశ మర్త్యాన్ మర్త్యాగు ఆ వివేశ ఆ వివేశేత్యా వివేశ తమాత్మన్నాత్మన్ దంతమాత్మన్ పరిపర్యాత్మన్ దంతమాత్మన్ పరి ఆత్మన్ పరిపర్యాత్మన్నాత్మన్ పరిగృహేమహే గృహేమహే పర్యాత్మన్నాత్మన్ పరిగృహేమహే పరిగృహేమహే గృహేమహే పరిపరిగృహేమహే వయం వయం గృహేమహే పరిపరిగృహేమహే వయం గృహేమహే వయం వయం గృహేమహే గృహేమహే వయం మామా వయం గృహేమహే గృహేమహే వయం మామా వయం వయం మాససమా వయం వయం మాస మాస సమామాసో అస్మాగు అస్మాన్ సమామాసో అస్మాన్ సో అస్మాగు అస్మాన్ సో అస్మాగు అవహాయ వహాయ అస్మాన్ సో అస్మాగు అవహాయ అస్మాగు అవహాయ వహాయ అస్మాగు అస్మాగు అవహాయ పరా పరా వహాయ అస్మాగు అస్మాగు అవహాయ పరా అవహాయ పరా పరా వహాయ వహాయ పరా గాద్ గాద్ పరా వహాయ వహాయ పరా గాద్ అవహాయేత్యవహాయ పరాగాద్గాద్ పరాపరాగాద్ గాదిది గాద్ యదధ్వర్యరధ్వర్యర్యద్యదధ్వర్యరాత్మన్నాత్మన్నధ్వర్యర్యద్యదధ్వర్యరాత్మన్న అధ్వర్యరాత్మన్నాత్మన్నధ్వర్యరధ్వర్యరాత్మన్నగ్నిమగ్నిమాత్మన్నధ్వర్యరధ్వర్యరాత్మన్నగ్నిమ్ ఆత్మన్నగ్నిమగ్నిమాత్మన్నాత్మన్నగ్నిమగృహీత్వా అగ్నిమగృహీత్వా గృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత్వా అగ్నిమగ్నిమగృహీత అగ్నించు నయాచ్చు నయాగ్నిమగ్నించు నయాద్యోయస్చు నయాగ్నిమగ్నించు నయాద్య స్వస్వోస్వస్వోస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస్వస యజమానాయ అభియజమానాయ యజమానాయమానాయ చిలయాజమానాయమానాయ చిలయాజమానాయ యజమానాయ చిలయాజమానాయమానాయ చిలయాజమానాయమానాయ చిలయాగ్నిం శ్రయాగ్నిమగ్నిం శ్రయాచ్చులయాగ్నిం ఖలు ఖల్ అగ్నిం శ్రయాచ్చులయాగ్నిం ఖలు అగ్నిం ఖలు ఖల్ అగ్నిమగ్నిం ఖలు వై వై ఖల్ అగ్నిమగ్నిం ఖలు వై ఖలు వై వై ఖలు ఖల వై పశవ పశవో వై ఖలు ఖల వై పశవ వై పశవ పశవో వై వై పశవోన్మను పశవో వై వై పశవోను పశవోన్మను పశవ పశవోనూపోను పశవ పశవోనూప అనూపోన్మనూపతిష్టందే తిష్టంద ఉపాన్మనోపతిష్టందే అపతిష్టందే తిష్టంద ఉపోపతిష్టందే వక్రాముకా అవక్రాముకాస్తిష్టంద ఉపోపతిష్టందే వక్రాముకాష్టందే వక్రాముకా అవక్రాముకాస్తిష్టందే తిష్టందే వక్రాముకా అస్మాదస్మాదవక్రాముకాస్తిష్టందే తిష్టందే వక్రాముకా అస్మాద్ అవక్రాముకా అస్మాదస్మాదవక్రాముకా అవక్రాముకా అస్మాత్ పశవ పశవోస్మాదవక్రాముకా అవక్రాముకా అస్మాత్ పశవ అవక్రాముకా ఇత్యవక్రాముకా అస్మాత్ పశవ పశవోస్మాదస్మాత్ పశవస్య పశవోస్మాదస్మాత్ పశవస్య పశవస్య పశవ పశవస్యర్మయమయస్య పశవ పశవస్యర్మయి శర్మయమయస్య శర్మయ గృహ్ణామి గృహ్ణామిమయస్య శర్మయ గృహ్ణామి మయ గృహ్ణామి గృహ్ణామి మయమయ గృహ్ణామ్యగ్రే అగ్రే గృహ్ణామి మయమయ గృహ్ణామ్యగ్రే గృహ్ణామ్యగ్రే అగ్రే గృహ్ణామి గృహ్ణామ్యగ్రే అగ్నిమగ్నిమగ్రే గృహ్ణామి గృహ్ణామ్యగ్రే అగ్నిం అగ్రే అగ్నిమగ్నిమగ్రే అగ్రే అగ్నిమిదీత్యగ్నిమగ్రే అగ్రే అగ్నిమిది అగ్నిమిదీత్యగ్నిమగ్నిమిత్యాహేత్యగ్నిమగ్నిమిత్యాహ ఇత్యాహేదీత్యాహాత్మన్నాత్మన్నాహేదీత్యాహాత్మన్ ఆహాత్మన్నాత్మన్నాహాత్మన్నేవైవాత్మన్నాహాత్మన్నేవస్వగ్రస్వమేవాత్మన్నాత్మన్నేవస్వం దేవస్వగ్రస్వమేవైవస్వమగ్నిమగ్నిగ్రస్వమేవైవస్వమగ్నిం స్వమగ్నిమగ్నిగ్రస్వగ్రస్వమగ్నిం దాధారదాధారాగ్నిగ్రస్వగ్రస్వమగ్నిం దాధార అగ్నిం దాధారదాధారాగ్నిమగ్నిం దాధారణ దాధారణదాధారదాధారణాస్మాదస్మాన్మనాస్మాత్ పశవ పశవోస్మాన్మనాస్మాత్ పశవ అస్మాత్ పశవ పశవోస్మాదస్మాత్ పశవో పాప పశవోస్మాదస్మాత్ పశవోప పశవో పాప పశవ పశవోపక్రామంది క్రామంజప పశవ పశవోపక్రామంది అవక్రామంజక్రామంజపావక్రామంది బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన క్రామంజపావక్రామంది బ్రహ్మవాదిన క్రామంది బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన క్రామంది క్రామంది బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదిన క్రామంది క్రామంది బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి యజ్ఞం వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి యద్ బ్రహ్మవాదిన ఇద్ బ్రహ్మవాదిన వదంతి యద్వదంతి వదంతి యన్మృన్మృత్యవదంతి వదంతి యన్మృద్ యన్మృన్మృత్యమృత్యమృత్యమృన్మృత్యాప ఆపశ్చ మృన్మృత్యాప చాప ఆపశ్చ చాపశ్చ చాపశ్చ చాపశ్చ ఆపశ్చ చాప ఆపశ్చాగ్నేరగ్నేశ్చాప ఆపశ్చాగ్నే చాగ్నేరగ్నేశ్చ చాగ్నేరనాద్యమనాద్యమగ్నేశ్చ చాగ్నేరనాద్యం అగ్నేరనాద్యమనాద్యమగ్నేరగ్నేరనాద్యమనాద్యమగ్నేరగ్నేరనాద్యమస్మాత్కస్మాదస్మాదస్మాన్మృదామృదాకస్మాదస్మాన్మృదా ఛందాభిశ్చినాది ఛందాభిశ్చినాత్యగ్నయోగ్నయశ్చినాది ఛందాభిశ్చినాత్యగ్నయః ఛందాభిరిది ఛందః ఛందాభిరిది చినోత్యగ్నయోగ్నయశ్చినోతిజునోత్యగ్నయో వై వా అగ్నయశ్చినోతిజునోత్యగ్నయో వై అగ్నయో వై వా అగ్నయోగ్నయో వై ఛందాగుంసి ఛందాగుంసి వా అగ్నయోగ్నయో వై ఛందాగుంసి వై ఛందాగుంసి ఛందాగుంసి వై వై ఛందాగుంసి తస్మాత్ ఛందాగుంసి వై వై ఛందాగుంసి తస్మాత్ ఛందాగుంసి ఛందాగుంసి తస్మాదగ్నిరుచ్యతే అగ్నిరుచ్యత ఉచ్యతేరగ్నిరుచ్యతేథో అథో ఉచ్యతేరగ్నిరుచ్యతేథో అథో ఉచ్యత ఉచ్యతేథో ఇయమియమథో ఉచ్యత ఉచ్యతేథో ఇయమ్ అథో ఇయమియమథో అథో ఇయమ్ వై వా ఇయమథో అథో ఇయమ్ వై అథో ఇత్యథో ఇయమ్ వై వా ఇయమియమ్ వా అగ్నిరగ్నిర్వా ఇయమియమ్ వా అగ్ని వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిర్వైశ్వానరో వైశ్వానరోగ్నిర్వై వా అగ్నిర్వైశ్వానర అగ్నిర్వైశ్వానరో వైశ్వానరోగ్నిర్వైశ్వానరో యద్వైశ్వానరోగ్నిర్వైశ్వానరో యద్వైశ్వానరో వైశ్వానరోయన్ మృదా మృదాయద్వైశ్వానరోయన్ మృదా యన్మృదా మృదా యద్యన్మృదా చినోతి చినోతి మృదా యద్యన్మృదా చినోతి మృదా చినోతి చినోతి మృదా మృదా చినోతి తస్మాత్ తస్మాత్ చినోతి మృదా మృదా చినోతి తస్మాత్ చినోతి తస్మాత్ తస్మాత్ చినోతి చినోతి తస్మాదగ్నిరగ్నిస్తస్మాత్ చినోతి చినోతి తస్మాదగ్ని తస్మాదగ్నిరగ్నిస్తస్మాత్ తస్మాదగ్నిరుచ్యత ఉచ్యతే అగ్నిస్తస్మాత్ తస్మాదగ్నిరుచ్యతే అరణ్యరుచ్యత ఉచ్యతేరగ్నిరగ్నిరుచ్యతే హిరణ్యేష్టగా హిరణ్యేష్టగా ఉచ్యతేరగ్నిరగ్నిరుచ్యతే హిరణ్యేష్టగా ఉచ్యతే హిరణ్యేష్టగా హిరణ్యేష్టగా ఉచ్యత ఉచ్యతే హిరణ్యేష్టగా ఉపోప హిరణ్యేష్టగా ఉచ్యత ఉచ్యతే హిరణ్యేష్టగా ఉప హిరణ్యేష్టగా ఉపోప హిరణ్యేష్టగా హిరణ్యేష్టగా ఉపదధాతి దధాత్యుప హిరణ్యేష్టగా హిరణ్యేష్టగా ఉపదధాతి హిరణ్యేష్టగా ఇది హిరణ్యేష్టగా అన్నమత్యన్నమన్నమత్య సర్వా అర్చన్నమన్నమత్య సర్వా అభిదేతి గాయత్రీం గాయత్రీం జయత్యభ్యభిదేతి గాయత్రీం పురస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తాపరస్తా దాదిత్రిష్టుభం దాదిత్రిష్టుభం కృష్ణభం దాది దాదిత్రిష్టుభం దక్షిణతో దక్షిణతృష్టుభం దాది దాదిత్రిష్టుభం దక్షిణత దృష్టభం దక్షిణతో దక్షిణతృష్టభం దృష్టభం దక్షిణతో జగదీం జగదీం దక్షిణతృష్టభం దృష్టభం దక్షిణతో జగదీం దక్షిణతో జగదీం జగదీం దక్షిణతో దక్షిణతో జగదీం పశ్చాత్ పశ్చాత్ జగదీం దక్షిణతో దక్షిణతో జగదీం పశ్చాత్ జగదీం పశ్చాత్ పశ్చాత్ జగదీం జగదీం పశ్చాదనుష్టభమనుష్టభం పశ్చాత్ జగదీం జగదీం పశ్చాదనుష్టభం పశ్చాదనుష్టభమనుష్టభం పశ్చాత్ పశ్చాదనుష్టభముత్తరత ఉత్తరతో నుష్టభం పశ్చాత్ పశ్చాదనుష్టభముత్తరత అనుష్టభముత్తరత ఉత్తరతో నుష్టభమనుష్టభముత్తరత పంక్తిం పంక్తిముత్తరతో నుష్టభమనుష్టభముత్తరత పంక్తిం అనుష్టభమిత్యనోస్తుభం ఉత్తరద పంక్తిం పంక్తిముత్తరత ఉత్తరద పంక్తిం మధ్యే మధ్యే పంక్తిముత్తరత ఉత్తరదం పంక్తిం మధ్యే ఉత్తరద పంక్తిం మధ్యే మధ్యే పంక్తిం పంక్తిం మధ్య ఏష మధ్యే పంక్తిం పంక్తిం మధ్య ఏష మధ్య ఏష మధ్యే మధ్య ఏష వై వా ఏష మధ్యే మధ్య ఏష వై ఏష వై వా ఏష వా అగ్నిరగ్నిర్వా ఏష వా అగ్ని వా అగ్నిరగ్నిర్వై వా అగ్ని సర్వతోముఖ సర్వతోముఖోగ్నిర్వై వా అగ్ని సర్వతోముఖ అగ్ని సర్వతోముఖ సర్వతోముఖోగ్నిరగ్ని సర్వతోముఖస్తంతకం సర్వతోముఖోగ్నిరగ్ని సర్వతోముఖస్తం సర్వతోముఖస్తంతకం సర్వతోముఖ సర్వతోముఖస్తయోయస్తకం సర్వతోముఖ సర్వతోముఖస్తయ సర్వతోముఖ ఇది సర్వత ముఖ తయ్యోయస్తందయ్య ఏమేవయ్యస్తందయ్య ఏమేవయ్యోయ ఏం విద్వాన్ విద్వానేవయ్యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వామేవం విద్వాలిష్టిమేమేవం విద్వాలిష్టిమతే విద్వాగుశ్చిరతే చిరతే విద్వాన్ విద్వాగుశ్చిరతే సర్వాసు సర్వాసు సర్వాసు చిరతే చిరతే సర్వాసు ప్రజాసు ప్రజాసు సర్వాసు చిరతే చిరతే సర్వాసు ప్రజాసు సర్వాసు ప్రజాసు ప్రజాసు సర్వాసు సర్వాసు ప్రజాస్వన్నమన్నం ప్రజాసు సర్వాసు సర్వాసు ప్రజాస్వన్నం ప్రజాస్వన్నమన్నం ప్రజాసు ప్రజాస్వన్నమత్యత్యన్నం ప్రజాసు ప్రజాస్వన్నమతి ప్రజాస్తి ప్రజాసు అన్నమత్యన్నమన్నమత్య సర్వాన్నమన్నమత్య సర్వాత్య సర్వాసర్వా అత్యక్త సర్వాదిశోదిశ సర్వా అత్యక్త సర్వాదిశ సర్వాదిశోదిశ సర్వాసర్వాదిశోభ్యమిదిశ సర్వాసర్వాదిశోభిశోభ్యమిదిశోదిశోభిజయతిజేత్యభిదిశోదిశోభిజయతి అభిజయతి చేత్యభ్యభిజయత్యథో అథో చేత్యభ్యభిజయత్యథో జయత్యథో అథో జయతి జయత్యథో దిశి దిశ్యథో జయతి జయత్యథో దిశి అథో దిశి దిశ్యథో అథో దిశ్యేవైవ దిశ్యథో అథో దిశ్యేవ అథో ఇత్యథో దిశ్యేవైవ దిశి దిశ్యేవ దిశం దిశమేవ దిశి దిశ్యేవ దిశం ఏవ దిశం దిశమేవైవ దిశం ప్రప్రదిశమేవైవ దిశం ప్రదిశం ప్రప్రదిశం దిశం ప్రవయతి వయతి ప్రదిశం దిశం ప్రవయతి ప్రవయతి వయతి ప్రవయతి తస్మాత్ తస్మాద్వయతి ప్రవయతి తస్మాత్ వయతి తస్మాత్ తస్మాద్వయతి వయతి తస్మాద్దిశి దిశి తస్మాద్వయతి వయతి తస్మాద్దిశి తస్మాద్దిశి దిశి తస్మాత్ తస్మాద్దిశి దిగ్దిగ్దిశి తస్మాత్ తస్మాద్దిశి దిశి దిగ్దిగ్దిశి దిశి దిక్ప్రోదా ప్రోదా దిగ్దిశి దిశి దిక్ప్రోదా విప్రోదా ప్రోదా దిగ్దిక్ప్రోదా రోదే విప్రాజాపతిరగ్నిమగ్నిం ప్రజాపతి ప్రజాపతిరగ్నిమసృజత సృజతాగ్నిం ప్రజాపతి ప్రజాపతిరగ్నిమసృజత ప్రజాపతిరతి ప్రజాపతి ఉపదధాది సర్వద ఏవైవ సర్వద ఏవైనమేనమేవ సర్వద ఏవైనం ఏతా వై ప్రాణభృత ప్రాణభృతో వా ఏతా వై అగ్నిరన్నమన్నమగ్నిరగ్నిరన్నం పశవః పశవోన్నమగ్నిరగ్నిరన్నం పశవః అన్నం పశవః పశవోన్నమన్నం పశవ ఏష పశవోన్నమన్నం పశవ ఏష పశవ ఏష పశవః పశవ ఏష ఖలు ఖల్వేష పశవః పశవ ఏష ఖలు ఏష ఖలు ఖల్వేష ఏష ఖలు వై వై ఖల్వేష ఏష ఖలు వై ఖలు వై మై ఖలు ఖలు వా అగ్నిరగ్నిర్వై ఖలు ఖలు వా అగ్ని వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిర్యజ్ఞరగ్నిర్వై వా అగ్నిర్యదు అగ్నిర్యజ్ఞరగ్నిరగ్నిర్యత్పశీరుషాణి పశుశీరుషాణి యదగ్నిరగ్నిర్యత్పశీరుషాణి యత్పశీరుషాణి పశుశీరుషాణి యద్యత్పశీరుషాణి యం పశుశీరుషాణి యద్యత్పశీరుషాణి యం పశుశీరుషాణి యం పశుశీరుషాణి పశుశీరుషాణి యం కామయేత కామయేత యం పశుశీరుషాణి పశుశీరుషాణి యం కామయేత పశుశీరుషాణీతి పశుశీరుషాణి యం కామయేత కామయేత యం కామయేత కనీయః కనీయః కామయేత యం కామయేత కనీయః కామయేత కనీయః కనీయః కామయేత కామయేత కనీయో స్యాస్య కనీయః కామయేత కామయేత కనీయోస్య కనీయో స్యాస్య కనీయః కనీయోస్యాన్నమన్నమస్య కనీయః కనీయోస్యాన్నం అస్యాన్నమన్నమస్యాస్యాన్నగ్రస్యాచ్యాదన్నమస్యాస్యాన్నగ్రస్యాద్ అన్నగ్రస్యాచ్యాదన్నమన్నగ్రస్యాదిదేతస్యాదన్నమన్నగ్రస్యాదితి సంతరాగోసంతరామిదస్యాచ్యాదిసంతరాంతస్యదస్యసంతరామిదేతసంతరాంతస్యసంతరాంతస్యదస్యసంతరాగోసంతరాంతస్య పశుశీరుషాణి పశుశీరుషాణి తస్య సంతరాగోసంతరాంతస్య పశుశీరుషాణి సంతరామిదసంతరా తస్య పశుశీరుషాణి పశుశీరుషాణి తస్య తస్య పశుశీరుషాణ్యుపాప పశుశీరుషాణి తస్య తస్య పశుశీరుషాణ్యుప పశుశీరుషాణ్యుపాప పశుశీరుషాణి పశుశీరుషాణ్యుపద్యాద్ధ్యాప పశుశీరుషాణి పశుశీరుషాణ్యుపద్యాద్ పశుశీరుషాణీతి పశుశీరుషాణి ఉపద్యాద్ధ్యాదృపాపద్యాత్కనీయః కనీయోదధ్యాదృపాపద్యాత్కనీయః దధ్యాత్కనీయః కనీయో దధ్యాద్ధ్యాత్కనీయ ఏవైవ కనీయో దధ్యాద్ధ్యాత్కనీయ ఏవ కనీయ ఏవైవ కనీయః కనీయ ఏవాస్యాస్యైవ కనీయః కనీయ ఏవాస్య ఏవాస్యాస్యైవైవాస్యాన్నమన్నమస్యైవైవాస్యాన్నం అస్యాన్నమన్నమస్యాస్యాన్నం భవతి భవత్యన్నమస్యాస్యాన్నం భవతి అన్నం భవతి భవత్యన్నమన్నం భవతి యం భవత్యన్నమన్నం భవతి యం భవతి యం భవతి భవతి యం కామయేత కామయేత యం భవతి భవతి యం కామయేత యం కామయేత కామయేత యం కామయేత సమావత్ సమావత్ కామయేత యం కామయేత సమావత్ కామయేత సమావత్ సమావత్ కామయేత కామయేత సమావతస్యాస్య సమావత్ కామయేత కామయేత సమావతస్య సమావతస్యాస్య సమావత్ సమావతస్యాన్నమన్నమస్య సమావత్ సమావతస్యాన్నం అస్యాన్నమన్నమస్యాస్యాన్నగ్రస్యాచ్ఛాదన్నమస్యాస్యాన్నగ్రస్యాద్ అన్నగ్రస్యాచ్ఛాదన్నమన్నగ్రస్యాదితి స్యాదిదేతస్యాచ్ఛాదితమధ్యదోమధ్యదైతస్యాచ్ఛాదితమధ్యదః ఇదమధ్యదోమధ్యదైతేతమధ్యదస్తస్య తస్య మధ్యదామధ్యదస్తస్యోప తస్యోపవదస్యలస్యోపదధ్యాద్ధ్యాదుపవదధ్యాత్సమావత్సమావత్తధ్యాదుపవదధ్యాత్సమావత్తధ్యాత్సమావదేవైవసమావత్తధ్యాద్ధ్యాత్సమావదేవ సమావదేవైవసమావత్సమావదేవాస్యాస్యైవసమావత్సమావదేవాస్యా అస్యాన్నమన్నమస్యాస్యాన్నం భవతి భవత్యన్నమస్యాస్యాన్నం భవతి అన్నం భవతి భవత్యన్నమన్నం భవతి యం యం భవత్యన్నమన్నం భవతి యం భవతి యం యం భవతి భవతి యం కామయేత కామయేత యం భవతి భవతి యం కామయేత యం కామయేత కామయేత భూయో భూయః కామయేత యం యం కామయేత భూయోస్యాస్య భూయః కామయేత కామయేత భూయోస్య భూయో అస్యాస్య భూయో భూయో స్యాన్నమన్నమస్య భూయో భూయో స్యాన్నం అస్యాన్నమన్నమస్యాస్యాన్నగ్రస్యాచ్ఛాదన్నమస్యాస్యాన్నగ్రస్యాద్ అన్నగ్రస్యాచ్ఛాదన్నమన్నగ్రస్యాదితేతస్యాదన్నమన్నగ్రస్యాదితి స్యాదితి స్యాత్ స్యాదిత్యంతేష్వంతేష్విది స్యాత్ స్యాదిత్యంతేషు ఇత్యంతేష్వంతేష్విదిత్యంతేషు తస్య తస్యాంతేష్విదిత్యంతేషు తస్య అంతేషు తస్య తస్యాంతేష్వంతేషు తస్య వ్యుదోహ్య వ్యుదోహ్య తస్యాంతేష్వంతేషు తస్య వ్యుదోహ్య తస్య వ్యుదోహ్య వ్యుదోహ్య తస్య తస్య వ్యుదోహ్యోపోప వ్యుదోహ్య తస్య తస్య వ్యుదోహ్యోప యుదోహ్యోపదధ్యాద్దధ్యాద్భవ్యుదోహ్యోపదధ్యాద్యుదోహ్యేతివి ఉదోహ్య ఉపదధ్యాద్ధ్యాద్భవదధ్యాదంతతో అంతతో దధ్యాద్భవదధ్యాదంతత యుదోహ్యేతివి ఉదోహ్య ఉపదధ్యాద్ధ్యాద్భవదధ్యాదంతత ఏవైవాంతతో దధ్యాద్ధ్యాదంతత ఏవ అంతత ఏవైవాంతతో అంతత ఏవాస్మాస్మా ఏవాంతతో అంతత ఏవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మాస్మా అన్నమవావాన్నమస్మాస్మా అన్నమవా అన్నమవావాన్నమన్నమవరుంధే రుంధేవాన్నమన్నమవరుంధే అవరుంధే రుంధేవా వరుంధే భూయో రుంధేవా వరుంధే భూయ రుంధే భూయో రుంధే రుంధే భూయో స్యా అవక్రందేనేత్యవక్రందేన ఇంతాలుకుం సరస్వతీ కుం సరస్వతీంతాలుకుం సరస్వతీం జిహ్వాగ్రేణ జిహ్వాగ్రేణ సరస్వతీంతాలుకుం సరస్వతీం జిహ్వాగ్రేణ సరస్వతీం జిహ్వాగ్రేణ జిహ్వాగ్రేణ సరస్వతీ కుం సరస్వతీం జిహ్వాగ్రేణ జిహ్వాగ్రేణేది జిహ్వాగ్రేణ వాజగోహనోభ్యాగోహనోభ్యాం వాజం వాజగోహనోభ్యామపోహనోభ్యాం వాజం వాజగోహనోభ్యామప హనోభ్యామపోహనోభ్యాగోహనోభ్యామప ఆస్యేనాస్యేనాపోహనోభ్యాగోహనోభ్యామప ఆస్యేన హనోభ్యామితి హనుభ్యాహం అప ఆస్యేనాస్యేనాపోప ఆస్యేనాదిత్యానాదిత్యానాస్యేనాపోప ఆస్యేనాదిత్యాన్ ఆస్యేనాదిత్యానాదిత్యానాస్యేనాస్యేనాదిత్యాన్ శ్మశ్రుభిశ్మశ్రుభిరాదిత్యానాస్యేనాదిత్యాన్ శ్మశ్రుభి ఆదిత్యాన్ శ్మశ్రుభిశ్మశ్రుభిరాదిత్యానాదిత్యాన్ శ్మశ్రుభిరుపయామపయామగ్రుశ్మశ్రుభిరాదిత్యానాదిత్యాన్ శ్మశ్రుభిరుపయామం శ్మశ్రుభిరుపయామపయామగ్రుశ్మశ్రుభిశ్మశ్రుభిరుపయామమధరేణాధరేణోపయామగ్రుశ్మశ్రుభిశ్మశ్రుభిరుపయామమధరేణ శ్మశ్రుభిర్దిశ్మశ్రుభిరుపయామమధరేణాధరేణోపయామముపయామమధరేణోష్ఠేనోష్ఠేనాధరేణోపయామముపయామమధరేణోష్ఠేన ఉపయామమిత్యుపాయామం అధరేణోష్ఠేనోష్ఠేనాధరేణాధరేణోష్ఠేన సత్సదోష్ఠేనాధరేణాధరేణోష్ఠేన సద్ ఓష్ఠేన సత్సదోష్ఠేనోష్ఠేన సదుత్తరేణోత్తరేణ సదోష్ఠేనోష్ఠేన సదుత్తరేణ సదుత్తరేణోత్తరేణ సత్సదుత్తరేణాంతరేణాంతరేణోత్తరేణ సత్సదుత్తరేణాంతరేణ ఉత్తరేణాంతరేణాంతరేణోత్తరేణోత్తరేణాంతరేణానోకాశమనోకాశమంతరేణోత్తరేణోత్తరేణాంతరేణానోకాశం ఉత్తరేణేత్యుదరేణ అంతరేణానోకాశమనోకాశమంతరేణాంతరేణానోకాశం ప్రకాశేన ప్రకాశేనానోకాశమంతరేణాంతరేణానోకాశం ప్రకాశేన అనోకాశం ప్రకాశేన ప్రకాశేనానోకాశమనోకాశం ప్రకాశేన బాహ్యం బాహ్యం ప్రకాశేనానోకాశమనోకాశం ప్రకాశేన బాహ్యం అనోకాశేనేత్యనోకాశేన ప్రకాశేన బాహ్యం బాహ్యం ప్రకాశేన ప్రకాశేన బాహ్యగ్రస్తనయత్నగ్రస్తనయత్నం బాహ్యం ప్రకాశేన ప్రకాశేన బాహ్యగ్రస్తనయత్నం ప్రకాశేనేది ప్రకాశేన బాహ్యగ్రస్తనయత్నగ్రస్తనయత్నం బాహ్యం బాహ్యగ్రస్తనయత్నం నిర్బాధేన నిర్బాధేన స్థనయత్నం బాహ్యం బాహ్యగ్రస్తనయత్నం నిర్బాధేన స్థనయత్నం నిర్బాధేన నిర్బాధేన స్థనయత్నగ్రస్తనయత్నం నిర్బాధేన సూర్యాగ్నిసూర్యాగ్నే నిర్బాధేన స్థనయత్నగ్రస్తనయత్నం నిర్బాధేన సూర్యాగ్ని నిర్బాధేన సూర్యాగ్నిసూర్యాగ్నే నిర్బాధేన నిర్బాధేన సూర్యాగ్ని చక్షుభ్యాం చక్షుభ్యాగుం సూర్యాగ్నే నిర్బాధేన నిర్బాధేన సూర్యాగ్ని చక్షుభ్యాం నిర్బాధేనేతి బాధేన సూర్యాగ్నే చక్షుభ్యాం చక్షుభ్యాగుం సూర్యాగ్నే సూర్యాగ్నే చక్షుభ్యాం విద్యుతో విద్యుతో చక్షుభ్యాగుం సూర్యాగ్నే సూర్యాగ్నే చక్షుభ్యాం విద్యుతో సూర్యాగ్ని సూర్యా అగ్ని చక్షుభ్యాం విద్యుతో విద్యుతో చక్షుభ్యాం విద్యుతో కణానకాభ్యాం కణానకాభ్యాం విద్యుతో చక్షుభ్యాం చక్షుభ్యాం విద్యుతో కణానకాభ్యాం చక్షుర్భ్యామి చక్షుర్భ్యాం విద్యుతో కణానకాభ్యాం కణానకాభ్యాం విద్యుతో విద్యుతో కణానకాభ్యాం అశని మశని కణానకాభ్యాం విద్యుతో విద్యుతో కణానకాభ్యాం అశన్ విద్యుతాది విద్యుతో కణానకాభ్యామశని మశని కణానకాభ్యాం కణానకాభ్యామశని మస్తిష్కేణ మస్తిష్కేణ అశని కణానకాభ్యాం కణానకాభ్యామశని మస్తిష్కేణ అశని మస్తిష్కేణ మస్తిష్కేణ అశని మశని మస్తిష్కేణ బలం బలం మస్తిష్కేణ అశని మశని మస్తిష్కేణ బలం మస్తిష్కేణ బలం బలం మస్తిష్కేణ మస్తిష్కేణ బలం మధ్యభిర్మధ్యభిర్బలం మస్తిష్కేణ మస్తిష్కేణ బలం మధ్యభి బలం మధ్యభిర్మధ్యభిర్బలం బలం మధ్యభి మధ్యభిరుది మధ్యాభి కూర్మాన్ శభైశభైః కూర్మాన్ కూర్మాన్ శభైరచ్చలాభిరచ్చలాభిశభైః కూర్మాన్ కూర్మాన్ శభైరచ్చలాభిః శభైరచ్చలాభిరచ్చలాభిశభైః శభైరచ్చలాభిః కవింజలాన్ కవింజలానచ్చలాభిశభైః శభైరచ్చలాభిః కవింజలాన్ అచ్చలాభిర్కవింజలాన్ కవింజలానచ్చలాభిరచ్చలాభిః కవింజలాన్ సామ సామ కవింజలానచ్చలాభిరచ్చలాభిః కవింజలాన్ సామ కపింజలాన్సామసామ కపింజలాన్ కపింజలాన్సామ కుష్ఠిగాభిక్కుష్ఠిగాభిస్సామ కపింజలాన్ కపింజలాన్సామ కుష్ఠిగాభి సామ కుష్ఠిగాభిక్కుష్ఠిగాభిస్సామ సామ కుష్ఠిగాభిర్జవం జవం కుష్ఠిగాభిస్సామ సామ కుష్ఠిగాభిర్జవం కుష్ఠిగాభిర్జవం జవం కుష్ఠిగాభిక్కుష్ఠిగాభిర్జవం జంఘాభిర్జంఘాభిర్జవం కుష్ఠిగాభిక్కుష్ఠిగాభిర్జవం జంఘాభి జవం జంఘాభిర్జంఘాభిర్జవం జవం జంఘాభిరగదమగదం జంఘాభిర్జవం జవం జంఘాభిరగదం జంఘాభిరగదమగదం జంఘాభిర్జంఘాభిరగదం జానుభ్యాం జానుభ్యామగదం జంఘాభిర్జంఘాభిరగదం జానుభ్యాం అగదం జానుభ్యాం జానుభ్యామగదమగదం జానుభ్యాం వీర్యం వీర్యం జానుభ్యామగదమగదం జానుభ్యాం వీర్యం జానుభ్యాం వీర్యం వీర్యం జానుభ్యాం జానుభ్యాం వీర్యం గుహాభ్యాం గుహాభ్యాం వీర్యం జానుభ్యాం జానుభ్యాం వీర్యం గుహాభ్యాం జానుభ్యామితి జానుభ్యాం వీర్యం గుహాభ్యాం గుహాభ్యాం వీర్యం వీర్యం గుహాభ్యాం భయం భయం గుహాభ్యాం వీర్యం వీర్యం గుహాభ్యాం భయం గుహాభ్యాం భయం భయం గుహాభ్యాం గుహాభ్యాం భయం ప్రజాలాభ్యాం ప్రజాలాభ్యాం భయం గుహాభ్యాం గుహాభ్యాం భయం ప్రజాలాభ్యాం భయం ప్రజాలాభ్యాం ప్రజాలాభ్యాం భయం భయం ప్రజాలాభ్యాం గుహా గుహా ప్రజాలాభ్యాం భయం భయం ప్రజాలాభ్యాం గుహా ప్రజాలాభ్యాం గుహా గుహా ప్రజాలాభ్యాం ప్రజాలాభ్యాం గుహోపక్షాభ్యాముపక్షాభ్యాం గుహా ప్రజాలాభ్యాం ప్రజాలాభ్యాం గుహోపక్షాభ్యాం ప్రజాలాభ్యామిది ప్రజాలాభ్యాం గుహోపక్షాభ్యాముపక్షాభ్యాం గుహా గుహోపక్షాభ్యామశ్వినామశ్వినాముపక్షాభ్యాం గుహా గుహోపక్షాభ్యామశ్వినౌ ఉపవక్షాభ్యామశ్వినావశ్వినాముపవక్షాభ్యాముపవక్షాభ్యామశ్వినావగుంసాభ్యాముగుంసాభ్యామశ్వినావుపవక్షాభ్యాముపవక్షాభ్యాముపవక్షాభ్యాముగుంసాభ్యాం ఉపవక్షాభ్యామిత్యుపవక్షాభ్యామశ్వినావశ్వినావగుంసాభ్యామశ్వినావశ్వినావగుంసాభ్యామదిమదిమగుంసాభ్యామశ్వినావశ్వినావగుంసాభ్యామదిది నిరర్దిమిర్జాల్మకేన నిర్జాల్మకేన నిరర్దిమిర్జాల్మకేన శేష్ణా శేష్ణా నిర్జాల్మకేన శేష్ణా నిరర్దిమిర్జాల్మకేన నిరర్దిమిర్జాల్మకేన శేష్ణా నిర్జాల్మకేన దివి జాల్మకేన శేష్ణేది శేష్ణా యోక్రంగృధ్రాభిర్గృధ్రాభిర్యోక్రంయోక్రంగృధ్రాభిర్యుగం యుగం గృధ్రాభిర్యోక్రంయోక్రంగృధ్రాభిర్యుగం గృధ్రాభిర్యుగం యుగం గృధ్రాభిర్యోక్రంయోక్రంగృధ్రాభిర్యుగం యుగం గృధ్రాభిర్యుగమానతేన యుగమానతేనానతేన యుగం యుగమానతేన చిత్తం చిత్తమానతేన యుగం యుగమానతేన చిత్తం ఆనతేన చిత్తం చిత్తమానతేనానతేన చిత్తం మన్యాభిర్మన్యాభిశ్చిత్తమానతేనానతేన చిత్తం మన్యాభిః ఆనతేనేత్యానతేన చిత్తం మన్యాభిర్మన్యాభిశ్చిత్తం చిత్తం మన్యాభిస్సంక్రోషాన్ సంక్రోషాన్ మన్యాభిశ్చిత్తం చిత్తం మన్యాభిస్సంక్రోషాన్ మన్యాభిస్సంక్రోషాన్ సంక్రోషాన్ మన్యాభిర్మన్యాభిస్సంక్రోషాన్ ప్రాణైః ప్రాణైః సంక్రోషాన్ మన్యాభిర్మన్యాభిస్సంక్రోషాన్ ప్రాణైః సంక్రోషాన్ ప్రాణైః ప్రాణైః సంక్రోషాన్ సంక్రోషాన్ ప్రాణైః ప్రకాశేన ప్రకాశేన ప్రాణైః సంక్రోషాన్ సంక్రోషాన్ ప్రాణైః ప్రకాశేన సంక్రోషానితి సంక్రోషాన్ ప్రాణైః ప్రకాశేన ప్రకాశేన ప్రాణైః ప్రాణైః ప్రకాశేన త్వచం త్వచం ప్రకాశేన ప్రాణైః ప్రాణైః ప్రకాశేన త్వచం ప్రాణైరిది ప్రాణైః ప్రకాశేన త్వచం త్వచం ప్రకాశేన ప్రకాశేన త్వచం పరాకాశేన పరాకాశేన త్వచం ప్రకాశేన ప్రకాశేన త్వచం పరాకాశేన ప్రకాశేనేతిప్రాకాశేన తజంబరాకాశేన పరాకాశేన త్వజం తజంబరాకాశేనాంతరామంతరాం పరాకాశేన త్వజం తజంబరాకాశేనాంతరాం ప్రకాశేనాంతరామంతరాం పరాకాశేన పరాకాశేనాంతరాం మశకాన్ మశకానంతరాం పరాకాశేన పరాకాశేనాంతరాం మశకా పరాకాశేనేతి పరాకాశేన అంతరాం మశకాన్ మశకానంతరామంతరాం మశకాన్ కేశైః కేశైర్మశకానంతరామంతరాం మశకాన్ కేశైః మశకాన్ కేశైః కేశైర్మశకాన్ మశకాన్ కేశైరింద్రమింద్రం కేశైర్మశకాన్ మశకాన్ కేశైరింద్రం కేశైరింద్రమింద్రం కేశైః కేశైరింద్రగ్స్వసేంద్రం కేశైః కేశైరింద్రగ్స్వస ఇంద్రగస్వసేంద్రమింద్రగస్వసావహేనవహేనస్వసేంద్రమింద్రగస్వసావహేనస్వసావహేనవహేనస్వసావహేన బృహస్పతిం బృహస్పతిం వహేనస్వసావహేన బృహస్పతిం స్వపసేతి సో అపసావహేన బృహస్పతిం బృహస్పతిం వహేనవహేన బృహస్పతి కోశకుని సాదేన శకుని సాదేన బృహస్పతిం వహేనవహేన బృహస్పతి కోశకుని సాదేన బృహస్పతికోశకని సాదేన శకుని సాదేన బృహస్పతిం బృహస్పతికోశకని సాదేన రథగోరథకోశకని సాదేన బృహస్పతిం బృహస్పతికోశకని సాదేన రథం శకుని సాదేన రథగోరథకోశకని సాదేన శకుని సాదేన రథముష్మిహాభిరుష్మిహాభీరథకోశకని సాదేన శకుని సాదేన రథముష్మిహాభిః శకుని సాదేనేతి శకుని సాదేన రథముష్మిహాభిరుష్మిహాభీరథగోరథముష్మిహాభిః ఋష్మిహాభిరుచ్యుష్మిహాభిః మిత్రవరుణో శ్రవణేభ్యాశ్రవణేభ్యాం మిత్రవరుణో మిత్రవరుణో శ్రవణేభ్యామింద్రాగ్ని ఇంద్రాగ్నిశ్రవణేభ్యాం మిత్రవరుణో మిత్రవరుణో శ్రవణేభ్యామింద్రాగ్ని మిత్రవరుణావిధి మిత్రవరుణో శ్రవణేభ్యామింద్రాగ్ని ఇంద్రాగ్నిశ్రవణేభ్యాగుశ్రవణేభ్యామింద్రాగ్ని శిఖండాభ్యాగోశిఖండాభ్యామింద్రాగ్ని శ్రవణేభ్యాగుశ్రవణేభ్యామింద్రాగ్ని శిఖండాభ్యాం శ్రవణేభ్యామిది శ్రవణేభ్యాం ఇంద్రాగ్నిశిఖండాభ్యాగోశిఖండాభ్యామింద్రాగ్ని ఇంద్రాగ్నిశిఖండాభ్యామింద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి శిఖండాభ్యామింద్రాగ్ని ఇంద్రాగ్నిశిఖండాభ్యామింద్రా బృహస్పతి ఇంద్రాగ్ని ఇది ఇంద్రా అగ్ని శిఖండాభ్యామింద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి శిఖండాభ్యాగోశిఖండాభ్యామింద్రా బృహస్పతి ఊరుభ్యామోరుభ్యామింద్రా బృహస్పతి శిఖండాభ్యాగోశిఖండాభ్యామింద్రా బృహస్పతి ఊరుభ్యా ఇంద్రా బృహస్పతి ఊరుభ్యామోరుభ్యామింద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి ఊరుభ్యామింద్రా విష్ణు ఇంద్రా విష్ణు ఊరుభ్యామింద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి ఊరుభ్యామింద్రా విష్ణు ఇంద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి ఊరుభ్యామింద్రా విష్ణు ఇంద్రా విష్ణు ఊరుభ్యామోరుభ్యామింద్రా విష్ణు అష్టేవ్యామష్టేవ్యామింద్రా విష్ణు ఊరుభ్యామోరుభ్యామింద్రా విష్ణు అష్టేవ్యాం ఊరుభ్యామిత్యోరుభ్యాం ఇంద్రా విష్ణు అష్టేవ్యామష్టేవ్యామింద్రా విష్ణు ఇంద్రా విష్ణు అష్టేవ్యాగో సవితారగో సవితారమష్టేవ్యామింద్రా విష్ణు ఇంద్రా విష్ణు అష్టేవ్యాగో సవితారు ఇంద్రా విష్ణు ఇంద్రా విష్ణు అష్టేవ్యాగో సవితారగో సవితారమష్టేవ్యామష్టేవ్యాగో సవితారం పుచ్చేన పుచ్చేన సవితారమష్టేవ్యామష్టేవ్యాగో సవితారం పుచ్చేన అష్టేవ్యామిత్యష్టేవ్యాం సవితారం పుచ్చేన పుచ్చేన సవితారగో సవితారం పుచ్చేన గంధర్వాన్ గంధర్వాన్ పుచ్చేన సవితారగో సవితారం పుచ్చేన గంధర్వాన్ పుచ్చేన గంధర్వాన్ గంధర్వాన్ పుచ్చేన పుచ్చేన గంధర్వాన్ చేపేన చేపేన గంధర్వాన్ పుచ్చేన పుచ్చేన గంధర్వాన్ చేపేన గంధర్వాన్ చేపేన చేపేన గంధర్వాన్ గంధర్వాన్ చేపేన అప్సరసోప్సరసేపేన గంధర్వాన్ గంధర్వాన్ చేపేనాప్సరసేపేనాప్సరసేపేన చేపేనాప్సరసో ముష్కాభ్యాం ముష్కాభ్యామప్సరసేపేన చేపేనాప్సరసో ముష్కాభ్యాం అప్సరసో ముష్కాభ్యాం ముష్కాభ్యామప్సరసోప్సరసో ముష్కాభ్యాం పవమానం పవమానం ముష్కాభ్యామప్సరసోప్సరసో ముష్కాభ్యాం పవమానం

ఊష్ణోవనిష్ఠుర్వనిష్ఠుర్పూష్ణః పూష్ణోవనిష్ఠురం ధాహేరం ధాహేర్వనిష్ఠుర్పూష్ణః పూష్ణోవనిష్ఠురం ధాహేః వనిష్ఠురం ధాహేరం ధాహేర్వనిష్ఠుర్వనిష్ఠురం ధాహే స్థూరగుదా స్థూరగుదాం ధాహేర్వనిష్ఠుర్వనిష్ఠురం ధాహే స్థూరగుదా అంధాహే స్థూరగుదా స్థూరగుదాం ధాహేరం ధాహే స్థూరగుదా సర్పాన్ సర్పాన్ స్థూరగుదాం ధాహేరం ధాహే స్థూరగుదా సర్పాన్ అంధాహేత్యంధ అహే స్థూరగుదా సర్పాన్ సర్పాన్ స్థూరగుదా స్థూరగుదా సర్పాన్ గుదాభిర్గుదాభిః సర్పాన్ స్థూరగుదా స్థూరగుదా సర్పాన్ గుదాభిః స్థూరగుదే స్థూరా సర్పాన్ గుదాభిర్గుదాభిః సర్పాన్ సర్పాన్ గుదాభిర్హృతోన్ హృతోన్ గుదాభిః సర్పాన్ సర్పాన్ గుదాభిర్హృతోన్ గుదాభిర్హృతోన్ హృతోన్ గుదాభిర్గుదాభిర్హృతోన్ పృష్టిభిః పృష్టిభిర్హృతోన్ గుదాభిర్గుదాభిర్హృతోన్ పృష్టిభిః హృతోన్ పృష్టిభిః పృష్టిభిర్హృతోన్ హృతోన్ పృష్టిభిర్దివం దివం పృష్టిభిర్హృతోన్ హృతోన్ పృష్టిభిర్దివం పృష్టిభిర్దివం పృష్టిభిర్పృష్టిభిర్దివం పృష్ఠేన పృష్ఠేన దివం పృష్టిభిర్పృష్టిభిర్దివం పృష్ఠేన పృష్టిభిర్పృష్టిభిం పృష్ఠేన పృష్ఠేన దివం దివం పృష్ఠేన వసూనాం వసూనాం పృష్ఠేన దివం దివం పృష్ఠేన వసూనాం పృష్ఠేన వసూనాం వసూనాం పృష్ఠేన పృష్ఠేన వసూనాం ప్రథమా ప్రథమా వసూనాం పృష్ఠేన పృష్ఠేన వసూనాం ప్రథమా వసూనాం ప్రథమా ప్రథమా వసూనాం వసూనాం ప్రథమాకీకసాకీకసా ప్రథమా వసూనాం వసూనాం ప్రథమాకీకసా ప్రథమాకీకసాకీకసా ప్రథమా ప్రథమాకీకసా రుద్రాణాగో రుద్రాణాం కీకసా ప్రథమా ప్రథమాకీకసా రుద్రాణాం కీకసా రుద్రాణాగో రుద్రాణాం కీకసాకీకసా రుద్రాణాం ద్వితీయా ద్వితీయా రుద్రాణాం కీకసాకీకసా రుద్రాణాం ద్వితీయా రుద్రాణాం ద్వితీయా ద్వితీయా రుద్రాణాగో రుద్రాణాం ద్వితీయాదిత్యానామాదిత్యానాం ద్వితీయా రుద్రాణాగో రుద్రాణాం ద్వితీయాదిత్యానాం ద్వితీయాదిత్యానామాదిత్యానాం ద్వితీయా ద్వితీయాదిత్యానాం తృతీయా తృతీయాదిత్యానాం ద్వితీయా ద్వితీయాదిత్యానాం తృతీయా ఆదిత్యానాం తృతీయా తృతీయాదిత్యానామాదిత్యానాం తృతీయాంగిరసామంగిరసాం తృతీయాదిత్యానామాదిత్యానాం తృతీయాంగిరసాం తృతీయాంగిరసామంగిరసాం తృతీయా తృతీయాంగిరసాం చతుర్థీ చతుర్థ్యంగిరసాం తృతీయా తృతీయాంగిరసాం చతుర్థీ అంగిరసాం చతుర్థీ చతుర్థ్యంగిరసామంగిరసాం చతుర్థీ సాధ్యానాగో సాధ్యానాం చతుర్థ్యంగిరసామంగిరసాం చతుర్థీ సాధ్యానాం చతుర్థీ సాధ్యానాగో సాధ్యానాం చతుర్థీ చతుర్థీ సాధ్యానాం పంచమీ పంచమీ సాధ్యానాం చతుర్థీ చతుర్థీ సాధ్యానాం పంచమీ సాధ్యానాం పంచమీ పంచమీ సాధ్యానాగో సాధ్యానాం పంచమీ విశ్వేషాం విశ్వేషాం పంచమీ సాధ్యానాగో సాధ్యానాం పంచమీ విశ్వేషాం పంచమీ విశ్వేషాం విశ్వేషాం పంచమీ పంచమీ విశ్వేషాం దేవానాం దేవానాం విశ్వేషాం పంచమీ పంచమీ విశ్వేషాం దేవానాం విశ్వేషాం దేవానాం దేవానాం విశ్వేషాం విశ్వేషాం దేవానాగో షష్ఠీ షష్ఠీ దేవానాం విశ్వేషాం విశ్వేషాం దేవానాగో షష్ఠీ దేవానాగో షష్ఠీ షష్ఠీ దేవానాం దేవానాగో షష్ఠీ షష్ఠీతి షష్ఠీ ఓజోగ్రీవాభిర్గ్రీవాభిరోజ ఓజోగ్రీవాభిర్నిరుదిం నిరుదిం గ్రీవాభిరోజ ఓజోగ్రీవాభిర్నిరుదిం గ్రీవాభిర్నిరుదిం నిరుదిం గ్రీవాభిర్గ్రీవాభిర్నిరుదిమస్తభిరస్తభిర్నిరుదిం గ్రీవాభిర్గ్రీవాభిర్నిరుదిమస్తభి నిరుదిమస్తభిరస్తభిర్నిరుదిం నిరుదిమస్తభిరింద్రమింద్రమస్తభిర్నిరుదిం నిరుదిమస్తభిరింద్రం అస్థభిరింద్రమింద్రమస్థభిరస్థభిరింద్రగ్స్వసాస్తవసేంద్రమస్థభిరస్థభిరింద్రగ్స్వసా అస్థభిరిత్యస్థి ఇంద్రగ్స్వసాస్తవసేంద్రమింద్రగ్స్వసావహేన స్వసావహేనస్తవసాస్తవసావహేన రుద్రస్య రుద్రస్య వహేనస్తవసాస్తవసావహేన రుద్రస్య స్వపసేసు అపసా మహేన రుద్రస్య రుద్రస్య మహేన మహేన రుద్రస్య విచలో విచలో రుద్రస్య మహేన మహేన రుద్రస్య విచల రుద్రస్య విచలో విచలో రుద్రస్య రుద్రస్య విచల స్కంధ స్కంధో విచలో రుద్రస్య రుద్రస్య విచల స్కంధ విచల స్కంధ స్కంధో విచలో విచల స్కంధో రాత్రియోరో రాత్రియో స్కంధో విచలో విచల స్కంధో రాత్రియో విచల ఇది విచల స్కంధో రాత్రయోరో రాత్రయో స్కంధ స్కంధో రాత్రయో ద్వితీయో ద్వితీయో రాత్రయో స్కంధ స్కంధో రాత్రయో ద్వితీయ अहोरात्रयोर्द्वितीयोर्द्वितीयोर्धमासानाम् अहोरात्रयोरित्यः रात्रयोः द्वितीयोर्धमासानामर्धमासानाम् द्वितीयोर्द्वितीयोर्धमासानाम् तृतीयस्तृतीयोर्धमासानाम् द्वितीयोर्द्वितीयोर्धमासानाम् तृतीयः अर्धमासानाम् तृतीयस्तृतीयोर्धमासानामर्धमासानाम् तृतीयो मासाम् मासाम् तृतीयोर्धमासानामर्धमासानाम् तृतीयो मासाम् अर्धमासानामित्यर्धमासानाम् तृतीयो मासाम् मासाम् तृतीयस्तृतीयो मासाम् चतुर्थश्चतुर्थो मासाम् तृतीयस्तृतीयो मासाम् चतुर्थ मासाम् चतुर्थश्चतुर्थो मासाम् मासाम् चतुर्थार्धोनामृधोनाम् चतुर्थो मासाम् मासाम् चतुर्थार्धोनाम् चतुर्थार्धोनामृधोनाम् चतुर्थश्चतुर्थार्धोनाम् पञ्चमः पञ्चमार्धोनाम् चतुर्थश्चतुर्थार्धोनाम् पञ्चमः धोनाम् पञ्चमः पञ्चमार्धोनामृधोनाम् पञ्चमः संवत्सरस्य संवत्सरस्य पञ्चमार्धोनामृधोनाम् पञ्चमः संवत्सरस्य पञ्चमः संवत्सरस्य संवत्सरस्य पञ्चमः पञ्चमः संवत्सरस्य षष्ठः षष्ठः संवत्सरस्य पञ्चमः पञ्चमः संवत्सरस्य षष्ठः संवत्सरस्य षष्ठः षष्ठः संवत्सरस्य संवत्सरस्य षष्ठः संवत्सरस्यैतसंवत्सरस्य षष्ठ इति षष्ठः आनन्दम् नन्दथुमानन्दथुमानन्दमानन्दम् नन्दथुमाकामम् कामम् नन्दथुमानन्दमानन्दम् नन्दथुमाकामम् नानन्दमित्यानन्दम् नन्दथुमाकामम् कामम् नन्दथुमानन्दथुमाकामम् प्रत्यासाभ्याम् प्रत्यासाभ्याम् कामम् नन्दथुमानन्दथुमाकामम् प्रत्यासाभ्याम् कामम् प्रत्यासाभ्याम् प्रत्यासाभ्याम् कामम् कामम् प्रत्यासाभ्याम् भयम् भयम् प्रत्यासाभ्याम् कामम् कामम् प्रत्यासाभ्याम् भयम् प्रत्यासाभ्याम् भयम् भयम् प्रत्यासाभ्याम् प्रत्यासाभ्याम् भयकोशिदेवभ्याकोशिदेवभ्याम् भयम् प्रत्यासाभ्याम् प्रत्यासाभ्याम् भयकोशिदेवभ्याम् प्रत्यासाभ्यामिति प्रति आसाभ्याम् भयकोशदेवभ्याकोशदेवभ्याम् भयम् भयकोशदेवभ्याम् प्रशिशम् प्रशिशकोशदेवभ्याम् भयम् भयकोशदेवभ्याम् प्रशिशम् श्रीमभ्याम् प्रशिशम् प्रशिशकोशदेवभ्याकोशदेवभ्याम् प्रशिशम् प्रशासाभ्याम् प्रशासाभ्याम् प्रशिशकोशदेवभ्याकोशदेवभ्याम् प्रशिशम् प्रशासाभ्याम् श्रीमभ्यामिति श्रीमाभ्याम् प्रशिशम् प्रशासाभ्याम् प्रशासाभ्याम् प्रशिशम् प्रशिशम् प्रशासाभ्यागो सूर्याचन्द्रमसौ सूर्याचन्द्रमसौ प्रशासाभ्याम् प्रशिशम् प्रशिशम् प्रशासाभ्यागो सूर्याचन्द्रमसौ प्रशिशमिति प्राशिशम् प्रशासाभ्यागो सूर्याचन्द्रमसौ सूर्याचन्द्रमसौ प्रशासाभ्याम् प्रशासाभ्यागो सूर्याचन्द्रमसौ वृक्याभ्याम् वृक्याभ्यागो सूर्याचन्द्रमसौ प्रशासाभ्याम् प्रशासाभ्यागो सूर्याचन्द्रमसौ वृक्याभ्याम् प्रशासाभ्यामिति प्राशासाभ्याम् सूर्याचन्द्रमसौ वृक्याभ्याम् वृक्याभ्यागो सूर्याचन्द्रमसौ सूर्याचन्द्रमसौ वृक्याभ्यागश्यामशबलौ श्यामशबलौ वृक्याभ्यागो सूर्याचन्द्रमसौ सूर्याचन्द्रमसौ वृक्याभ्यागश्यामशबलौ सूर्याचन्द्रमसाविति सूर्याचन्द्रमसौ वृक्याभ्यागश्यामशबलौ श्यामशबलौ वृक्याभ्याम् वृक्याभ्यागश्यामशबलौ मनस्नाभ्याम् मनस्नाभ्यागश्यामशबलौ वृक्याभ्याम् वृक्याभ्यागश्यामशबलौ मनस्नाभ्याम् श्यामशबलौ मनस्नाभ्याम् मनस्नाभ्यागश्यामशबलौ श्यामशबलौ मनस्नाभ्याम् व्यष्टिम् व्यष्टिम् मनस्नाभ्यागश्यामशबलौ श्यामशबलौ मनस्नाभ्याम् व्यष्टिम् श्यामशबलाविति श्यामशबलौ मदस्नाभ्याम् व्यष्टिम् व्यष्टिम् मदस्नाभ्याम् मदस्नाभ्याम् व्यष्टिगो रूपेण रूपेण व्यष्टिम् मदस्नाभ्याम् मदस्नाभ्याम् व्यष्टिगो रूपेण व्यष्टिगो रूपेण रूपेण व्यष्टिम् व्यष्टिगो रूपेण निमृक्तिम् निमृक्तिगो रूपेण व्यष्टिम् व्यष्टिगो रूपेण निमृक्तिम् व्यष्टिमिति वृष्टिम् रूपेण निमृक्तिम् निमृक्तिगो रूपेण रूपेण निमृक्तिमरूपेण रूपेण निमृक्तिगो रूपेण रूपेण निमृक्तिमरूपेण నిమృత్తిమరూపేణ రూపేణ నిమృత్తిం నిమృత్తిమరూపేణ నిమృత్తిమితి నిమృత్తిం అరూపేణేత్యరూపేణ అహర్ మాగుంసేన మాగుంసేన హరహర్ మాగుంసేన రాత్రిగు రాత్రిం మాగుంసేన హరహర్ మాగుంసేన రాత్రిం మాగుంసేన రాత్రిగు రాత్రిం మాగుంసేన మాగుంసేన రాత్రిం పీవసా పీవసా రాత్రిం మాగుంసేన మాగుంసేన రాత్రిం పీవసా రాత్రిం పీవసా పీవసా రాత్రిగో రాత్రిం పీవసాపోపః పీవసా రాత్రిగో రాత్రిం పీవసాపః ఏవ సాపోపీవ సాపేవ సాపో యూషేణ యూషేణాపీవ సాపేవ సాపో యూషేణ అపో యూషేణ యూషేణాపోపో యూషేణ ఘృతం ఘృతం యూషేణాపోపో యూషేణ ఘృతం యూషేణ ఘృతం ఘృతం యూషేణ యూషేణ ఘృతగోరసే అరసేన ఘృతం యూషేణ యూషేణ ఘృతగోరసేన ఘృతగోరసే నరసేన ఘృతం ఘృతగోరసే నశ్యాగుశ్యాగోరసేన ఘృతం ఘృతగోరసే నశ్యా రసేన శ్యాగుశ్యాగోరసే నరసేన శ్యాం వసయా వసయా శ్యాగోరసే నరసేన శ్యాం వసయా శ్యాం వసయా వసయా శ్యాగుశ్యాం వసయా దూషికాభిర్దూషికాభిర్వసయా శ్యాగుశ్యాం వసయా దూషికాభి వసయా దూషికాభిర్దూషికాభిర్వసయా వసయా దూషికాభిర్రాజనిగ్రాజనం దూషికాభిర్వసయా వసయా దూషికాభిర్రాజని దూషికాభిరాజనిగ్రహరాజనం దూషికాభిర్దూషికాభిరాజనిమశ్రుభిరశ్రుభిరాజనం దూషికాభిర్దూషికాభిరాజనిమశ్రుభిరాజనిమశ్రుభిరశ్రుభిరాజనిగ్రహరాజనిమశ్రుభిపృష్వాం పృష్వామశ్రుభిరాజనిగ్రహరాజనిమశ్రుభిపృష్వాం అశ్రుభిపృష్వాం పృష్వామశ్రుభిరశ్రుభిపృష్వాం దివం దివం పృష్వామశ్రుభిరశ్రుభిపృష్వాం దివం అశ్రుభిరుద్యశ్రుభిః పృష్వాం దివం దివం పృష్వాం పృష్వాం దివగో రూపేణ రూపేణ దివం పృష్వాం పృష్వాం దివగో రూపేణ దివగో రూపేణ రూపేణ దివం దివగో రూపేణ నక్షత్రాణి నక్షత్రాణి రూపేణ దివం దివగో రూపేణ నక్షత్రాణి రూపేణ నక్షత్రాణి నక్షత్రాణి రూపేణ రూపేణ నక్షత్రాణి ప్రతిరూపేణ ప్రతిరూపేణ నక్షత్రాణి రూపేణ రూపేణ నక్షత్రాణి ప్రతిరూపేణ నక్షత్రాణి ప్రతిరూపేణ ప్రతిరూపేణ నక్షత్రాణి నక్షత్రాణి ప్రతిరూపేణ పృథివీం పృథివీం ప్రతిరూపేణ నక్షత్రాణి నక్షత్రాణి ప్రతిరూపేణ పృథివీం ప్రతిరూపేణ పృథివీం పృథివీం ప్రతిరూపేణ ప్రతిరూపేణ పృథివీం చర్మణ చర్మణ పృథివీం ప్రతిరూపేణ ప్రతిరూపేణ పృథివీం చర్మణ ప్రతిరూపేణేది ప్రతిరూపేణ పృథివీం చర్మణ చర్మణ పృథివీం పృథివీం చర్మణ చవీం చవీం చర్మణ పృథివీం పృథివీం చర్మణ చవీం చర్మణ చవీం చవీం చర్మణ చర్మణ చవీం చవ్యా చవ్యా చవీం చర్మణ చర్మణ చవీం చవ్యా చవీం చవ్యా చవ్యా చవీం చవీం చవ్యోపాకృతాయోపాకృతాయ చవ్యా చవీం చవీం చవ్యోపాకృతాయ చవ్యోపాకృతాయోపాకృతాయ చవ్యా చవ్యోపాకృతాయ స్వాహా స్వాహోపాకృతాయ చవ్యా చవ్యోపాకృతాయ స్వాహా ఉపాకృతాయ స్వాహా స్వాహోపాకృతాయోపాకృతాయ స్వాహా లబ్ధాయ లబ్ధాయ స్వాహోపాకృతాయోపాకృతాయ స్వాహా లబ్ధాయ ఉపాకృతాయేత్యుపాకృతాయ స్వాహాలబ్ధాయ లబ్ధాయ స్వాహా స్వాహలబ్ధాయ స్వాహా స్వాహలబ్ధాయ స్వాహా స్వాహలబ్ధాయ స్వాహా ఆలబ్ధాయ స్వాహాలబ్ధాయ స్వాహా హృదాయ హృదాయ స్వాహాలబ్ధాయాలబ్ధాయ స్వాహా హృదాయ ఆలబ్ధాయేత్యాలబ్ధాయ స్వాహా హృదాయ హృదాయ స్వాహా స్వాహా హృదాయ స్వాహా స్వాహా హృదాయ స్వాహా స్వాహా హృదాయ స్వాహా హృదాయ స్వాహా స్వాహా హృదాయ హృదాయ స్వాహా స్వాహే స్వాహా అగ్నే పక్షది పక్షదిరగ్నే పక్షది సరస్వతీ సరస్వతీ పక్షదిరగ్నే పక్షది సరస్వతీ పక్షది సరస్వతీ సరస్వతీ పక్షది పక్షది సరస్వతీ నిపక్షది నిపక్షది సరస్వతీ పక్షది పక్షది సరస్వతీ నిపక్షది సరస్వతీ నిపక్షది నిపక్షది సరస్వతీ సరస్వతీ నిపక్షది సోమస్య సోమస్య నిపక్షది సరస్వతీ సరస్వతీ నిపక్షది సోమస్య నివక్షది స్వామస్య సోమస్య నివక్షదర్నివక్షది స్వామస్య తృతీయా తృతీయా సోమస్య నివక్షదర్నివక్షది స్వామస్య తృతీయా నివక్షదిని వక్షది స్వామస్య తృతీయా తృతీయా సోమస్య సోమస్య తృతీయా పామపాం తృతీయా సోమస్య సోమస్య తృతీయా పాం తృతీయా పామపాన్ తృతీయా తృతీయా పాంచ దక్షే చు దక్ష పాన్ తృతీయా తృతీయా పాంచ దక్షే అపాంచుదక్షేతుదక్షపాపాంచుదక్షోషధీనామోషధీనాంచుదక్షపాపాంచుదక్షోషధీనాం పంచమే పంచమ్యోషధీనాం చుదక్షేతుదక్షోషధీనాం పంచమే ఓషధీనాం పంచమే పంచమ్యోషధీనామోషధీనాం పంచమే సంవత్సరస్య సంవత్సరస్య పంచమ్యోషధీనామోషధీనాం పంచమే సంవత్సరస్య పంచమే సంవత్సరస్య సంవత్సరస్య పంచమే పంచమే సంవత్సరస్య షష్ఠీ షష్ఠీ సంవత్సరస్య పంచమే పంచమే సంవత్సరస్య షష్ఠీ సంవత్సరస్య షష్ఠీ షష్ఠీ సంవత్సరస్య సంవత్సరస్య షష్ఠీ మరుతాం మరుతాగో షష్ఠీ సంవత్సరస్య సంవత్సరస్య షష్ఠీ మరుతాం సంవత్సరస్యేతి సంవత్సరస్య షష్ఠీ మరుతాం మరుతాగో షష్ఠీ షష్ఠీ మరుతాగో సప్తమే సప్తమే మరుతాగో షష్ఠీ షష్ఠీ మరుతాగో సప్తమే మరుదాగో సప్తమే సప్తమే మరుదాం మరుదాగో సప్తమే బృహస్పతే బృహస్పతే సప్తమే మరుదాం మరుదాగో సప్తమే బృహస్పతే సప్తమే బృహస్పతే బృహస్పతే సప్తమే సప్తమే బృహస్పతే అష్టమి అష్టమీ బృహస్పతే సప్తమే సప్తమే బృహస్పతే అష్టమీ బృహస్పతే అష్టమ్యష్టమీ బృహస్పతే బృహస్పతే అష్టమీ మిత్రస్య మిత్రస్య అష్టమీ బృహస్పతే బృహస్పతే అష్టమీ మిత్రస్య అష్టమీ మిత్రస్య మిత్రస్య అష్టమ్యష్టమీ మిత్రస్య నవమీ నవమీ మిత్రస్య అష్టమ్యష్టమీ మిత్రస్య నవమీ మిత్రస్య నవమీ నవమీ మిత్రస్య మిత్రస్య నవమీ వరుణస్య వరుణస్య నవమీ మిత్రస్య మిత్రస్య నవమీ వరుణస్య నవమే వరుణస్య వరుణస్య నవమే నవమే వరుణస్య దశమే దశమే వరుణస్య నవమే నవమే వరుణస్య దశమే వరుణస్య దశమే దశమే వరుణస్య వరుణస్య దశమేంద్రస్యేంద్రస్య దశమే వరుణస్య వరుణస్య దశమేంద్రస్య దశమేంద్రస్యేంద్రస్య దశమే దశమేంద్రస్యేకాదశ్యేకాదశీంద్రస్య దశమే దశమేంద్రస్యేకాదశీ ఇంద్రస్యైకాదశ్యేకాదశీంద్రస్యేంద్రస్యైకాదశీ విశ్వేషాం విశ్వేషామేకాదశీంద్రస్యేంద్రస్యైకాదశీ విశ్వేషామేకాదశ్యేకాదశీ విశ్వేషాన్ దేవానాం దేవానాం విశ్వేషామేకాదశ్యేకాదశీ విశ్వేషాన్ దేవానాం విశ్వేషాన్ దేవానాం దేవానాం విశ్వేషాం విశ్వేషాన్ దేవానాం ద్వాదశీ ద్వాదశీ దేవానాం విశ్వేషాం విశ్వేషాన్ దేవానాం ద్వాదశీ దేవానాం ద్వాదశీ ద్వాదశీ దేవానాం దేవానాం ద్వాదశీ ద్యావాపృథివ్యోద్యావాపృథివ్యో ద్వాదశీ దేవానాం దేవానాం ద్వాదశీ ద్యావాపృథివ్యో నక్షత్రాణాంచ దర్థే సవిదః సవిదశ్చ దర్థే నక్షత్రాణాన్నక్షత్రాణాంచ దర్థే సవితుః

పాపవాతేన కూష్మాన్ కూష్మాన్ పాపవాతేన పాపవాతేన కూష్మాన్ శకభిశకభిః కూష్మాన్ పాపవాతేన పాపవాతేన కూష్మాన్ శకభిః పాపవాతేనేతి పాపవాతేన కూష్మాన్ శకభిశకభిః కూష్మాన్ కూష్మాన్ శకభిశవత్తాన్ శవత్తాన్ శకభిః కూష్మాన్ కూష్మాన్ శకభిశవత్తాన్ శకభిశ్చవత్తాన్ లోహితగంధేన పక్వగంధేన అంతరిక్షమంతరిక్షమో సముద్రో యోని వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వ ఏ లోకో లోకస్తే దే ఇది పంచమకాండే సప్తప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః పంచమకాండశ్చ సమాప్తః.